రక్తం పుస్తకం 13వ భాగం. 1882లో ఇటాలియన్ వైద్యుడు జిలియో సారే బిట్సెరో ఆ వస్తువు రక్తంలో సహజంగా ఉంటుందని కనుక్కున్నాడు. పైగా ఆ వస్తువుకి గడ్డకట్టడానికి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపించింది. చిన్న చిన్న పళ్ళేలలా ఉంటాయి కాబట్టి వీటికి ప్లేట్లెట్లు అని పేరు పెట్టాడు. తరువాత వీటికే థ్రోంబోసైట్లు అని కూడా పేరు పెట్టారు. ఈ ప్లేట్లెట్లు ఎర్ర కణాల కన్నా కూడా చిన్నవి. 2 ప్లేట్లెట్లని పక్కపక్కన పెడితే ఒక ఎర్ర కణం అంతా వెడల్పు ఉంటాయి. 8 ప్లేట్లెట్ల బరువు ఒక ఎర్ర కణం అంతా ఉంటుంది. తెల్ల కణాల కన్నా ప్లేట్లెట్ల సంఖ్య ఎక్కువ. రక్తంలో ప్రతి తెల్ల కణానికి 35 ప్లేట్లెట్లు ఉంటాయి. కానీ వాటి సంఖ్య ఎర్ర కణాల అంత ఎక్కువ కాదు. 20 ఎర్ర కణాలకి ఒక ప్లేట్లెట్ మాత్రమే ఉంటుంది. ఎర్ర కణాలలాగానే ప్లేట్లెట్లు నిజంగా కణాలు కావు. వీటిలోనూ న్యూక్లియస్లు ఉండవు. పైగా ఇవి ఎర్ర కణాల కన్నా పెళుసుగా ఉంటాయి. వాటి ఆయుర్దాయం 9 రోజులు మాత్రమే. ఆ తరువాత అవి విచ్ఛిన్నమై హరించుకుపోతాయి. అలాగే కొత్త కణాలు నిరంతరం పుట్టుకొస్తూ ఉంటాయి. రక్త ప్రవాహంలో కొట్టుకుపోతున్నంతసేపు ప్లేట్లెట్లు సుస్థిరంగానే ఉంటాయి. కానీ రక్తస్రావం జరిగి గాలి సోకగానే ప్లేట్లెట్లు పగిలిపోవటం మొదలు పెడతాయి. అలా పగిలే ప్లేట్లెట్లు రక్తంలోకి ఒక ప్రత్యేక పదార్థాన్ని వెలువరిస్తాయి. ఆ పదార్థం ఒక సుదీర్ఘ రసాయన చర్యల క్రమానికి కారణమవుతుంది. ఆ చర్యల వల్ల ఫైబ్రినోజెన్ ఫైబ్రిన్గా మారుతుంది. రక్తం గడ్డకడుతుంది. రక్తం గడ్డకట్టడానికి అంత సుదీర్ఘమైన రసాయన చర్యలతో పనేముంది అని మీరు అడగవచ్చు. రక్తం గడ్డకట్టడం అనేది చాలా సునిశ్చితమైన ప్రక్రియ. రక్తనాళాలలో ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టకూడదు. రక్త ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్లేట్లెట్లు నాళాల గోడలతో ఇరుగు పొరుగు ఎర్ర కణాలతో పదే పదే ఢీకొంటూ ఉంటాయి. ఆ తాకిళ్ల వల్ల ప్లేట్లెట్లు పగిలే అవకాశం ఉంది. కాబట్టి శరీరం లోపల ఉండగా ఎలాంటి మార్పులైతే జరగవో అలాంటి మార్పుల మీద రక్తం గడ్డకట్టడం ఆధారపడాలి. అంటే రక్తం మరీ తేలికగా గడ్డకట్టకూడదు అన్నమాట. మరో కోణం నుండి చూస్తే రక్తం గడ్డకట్టే విధానం చాలా సంక్లిష్టమైనదనే చెప్పాలి. కొంతమంది జన్మతః రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పదార్థాలు లేకుండా పుడతారు. అలాంటి వాళ్లల్లో రక్తం తేలికగా గడ్డకట్టదు. కొన్నిసార్లు అసలు గడ్డకట్టనే కట్టదు. చిన్న దెబ్బ తగిలినా రక్తం స్రవిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు రక్తనష్టం వల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే హీమోఫీలియా అంటారు. 5వ అంశం, ప్లాస్మా. రక్తంలో రూపం గల అంశాలు ఈ ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్లే. అంటే వీటికి ఒక నిర్దిష్ట రూపం, పరిమాణం ఉంటాయన్నమాట. రక్తంలోని ఈ రూపం గల అంశాలన్నీ తొలగిస్తే దీనికి ఒక సరళమైన పద్ధతి ఉంది. ఒక పాత్రలో రక్తాన్ని తీసుకుని పాత్రని అధిక వేగంతో గిర్రున తిప్పాలి. ఒక వస్తువుని గిర్రును తిప్పినప్పుడు అది కేంద్రం నుండి దూరంగా నెట్టబడుతుంది. ఉదాహరణకి ఒక రబ్బరు తాడుకి చివర ఒక బంతిని కట్టి తాడుని గాలిలో తిప్పితే వేగం పెరుగుతున్న కొద్దీ బంతి మన నుండి దూరంగా జరిగిపోతుంది. వేగం మరీ ఎక్కువైతే తాడు తెగుతుంది. అలాగే రక్తం ఉన్న పాత్రను తిప్పినప్పుడు అందులో రూపం గల అంశాలన్నీ పాత్ర అడుగుకి చేరతాయి. చివరికి ఈ అంశాలన్నీ పాత్ర అడుగున ఒక గడ్డలా ఏర్పడతాయి. వాటి పైభాగంలో వివర్ణమైన ద్రవం మాత్రం కనిపిస్తుంది. అడుగున ఉన్న గడ్డని కదిలించకుండా పైనున్న ద్రవాన్ని మాత్రమే వంపేయవచ్చు.